నిరంతరము వసంతములి మందారమున మరందములి స్వరాలు సుమారుగా పోచి పదాలు ఫలాలుగా పండు. నిరంతరము వసంతములి మందారముల మరందములి నిరంతరము వసంతములి మందారముల మరందములి స్వరాలు సుమారుగా పోచి పదాలు ఫలాలుగా పండు. నిరంతరము వసంతములి మందారముల మరందములి అలలపై నాట్యమాడే వెన్నెలే వేణుగానం ఆకాశాని కవితారల ఆశకున్న విరిదారుల ఈ సమయ వశోదయమై మా హృదయ జ్వలిస్తుంటే. నిరంతరం వసంతములే మందారముల మరందములే స్వరాలు సుమారు పదాలు ఫలాలు పండు. నిరంతరము వసంతములి మందారముల మరందములి పత్రాలు రాసి గ్రీష్మమే సాగిపోవే నెరుపు లేఖలు రాసి మేఘమే మూగబోయే మంచు ధాన్యాలు కొలిచి పౌష్యమే వెళ్ళిపోయే మల్లె కొమ్మ చిరునవ్వుల సమయం రసోదయమై మా ప్రణయం ఫలిస్తుంటే. నిరంతరము వసంతములి మందారముల మరందములి స్వరాలు సుమారుగా పోచి పదాలు ఫలాలుగా పండి. నిరంతరము వసంతములి మందారముల మరందములి.